நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்னும் தோரணவாயில் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய், ஆயர் சிறுமியரோ உமக்கு அரைபறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேர்ந்தான், தூயோமாய் வந்தோம் துயிலழப்பாடுவான், வாயால் முன்ன முன்னம் மாற்றாதே அம்மா, நீ நேய நிலைக்கதவம் நீக்கேலோ ரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ 16வ பாசுரம் நாயகனாய் நின்ற அனே பாசுரம் பாஞ்சராத்திர ஆகம சாஸ்திராண்ணி பிரதான விஷயங்கா பெட்டுக்கோனி உன்னட்டுவண்டி பாசுரம் இது. பாஞ்சராத்திர ஆகம சாஸ்திரம்லோ பகவந்துனி யொக்க ஆலயம், ஆ ஆலயம்லோ கனபடுத்துனட்டுவண்டி ద్వారపాలకులు, ఏ ఏ దిశలో ఏ ఏ ద్వారపాలకులు ఉంటారు అనే విషయమంతా స్పష్టంగా చెప్పబడి ఉంది. తూర్పు దిక్కులో చండ ప్రచండులు, దక్షిణ దిక్కులో భద్ర సుభద్రులు, పడమర దిక్కులో జయ విజయులు, ఉత్తర దిక్కులో దాత విధాత వీళ్లు ద్వారపాలకులుగా ఉన్నట్టు శాస్త్రం చెప్తుంది. వీళ్లందరూ భగవంతునికి ఏదైనా ఆపదు వచ్చేస్తుందో ఏమో అనే రకంగా వీళ్లు ఉన్నారట. అంటే అంతా భక్తి యొక్క ఆ పారవస్యంతో వీళ్లు ఆ విధంగా ఆ భగవంతుణ్ణి అంత బాగా చూస్తూ ఉన్నారట. అందువల్ల ఈ గోపకన్యకులు ఏ శ్రీకృష్ణుని యొక్క భవనానికి చేరారో ఆ శ్రీకృష్ణుని యొక్క భవన వాకలిలో ద్వారపాలకులు ఉన్నారు. అంటే రెండు ద్వారం ఉంది. మొదటి ద్వారాన్ని కాపాడే ఒక ద్వారపాలకుడు ఉన్నాడు, అతని యొక్క అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళాలి. మరొక వాకలి ఉంది, దాన్ని తోరణ వాకలి అంటారు. ఆ తోరణ వాకలిలో అక్కడ ఒక ద్వారపాలకుడు ఉన్నారు, వాళ్ళిద్దరి యొక్క అనుమతి తీసుకొని కృష్ణుని యొక్క భవనం లోపలికి వెళ్ళాలి. వీళ్ళు భగవంతుని యొక్క ఆలయానికి వెళ్లే మనం ముందుగా గరుత్మంతుని యొక్క దర్శనాన్ని చేసుకొని అమ్మవారి సన్నిధికి వెళ్లి అమ్మవారు దర్శించుకొని భగవంతుని యొక్క సన్నిధికి వచ్చి ద్వారపాలకులు ఇద్దరిని చేతిని జోడించి నమస్కరించి వాళ్ల యొక్క అనుమతి తీసుకొని నేరుగా భగవంతుణ్ణి మనం దర్శించాలా అని ఆగమశాస్త్రం చెప్తుంది. ఈ గొల్ల వేషంలో ఉన్నటువంటి వీళ్లకు ఆ శాస్త్రార్థమంతా ఏమి తెలియదు. అయినా కూడా వీళ్ళకి తెలియకుండానే ఆ శాస్త్రార్థం వీళ్ళకి వచ్చేసింది అన్నారు మన పూర్వాచార్యులు స్వారస్యంగా. ఇది ఎలా ఉంది అంటే గుణాక్షర లిపి క్రమం అని ఒకటి ఉంది శాస్త్రంలో చెప్తారు. అంటే నీటిలో గుణం అని ఒక నీటి జంతువు ఉంటుందట. ఆ గుణం అనేటువంటి ఆ నీటి జంతువు ఆ నీటిలో అటు సంచరిస్తూ ఉంటుంది. అటు సంచరిస్తూ ఉన్నప్పుడు రౌండ్ షేపుగా ఏదో ఆ మండలాకారంగా ఏదో అటు తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా తిరుగుతూ ఉండే ఆ గుణం అనేటువంటి ఆ నీటి జంతువు చివరిలో ఒక చోట నిలుస్తుంది. నిలిచినప్పుడు అంతవరకు సంచరించిన ప్రదేశాన్ని చూస్తే ఓంకారం రాసినట్టు కనబడుతూ ఉంటుందట. ప్రణవం, ఆ ప్రణవం రాసినట్టు కనబడుతూ ఉంటుందట. మనం ఈ విధంగా సంచరిస్తాం, ప్రణవాక్షరం వస్తుంది అనే జ్ఞానం ఆ నీటి జంతువుకు లేదు. అయినా కూడా చివరిలో చూస్తే ఆ ప్రణవం రాసినట్టు ఒక సంతోషం ఏర్పడుతూ ఉంటుంది. ఆ మాదిరిగా వీళ్లకు ఈ శాస్త్రార్థం తెలియదు. భగవంతుని యొక్క సన్నిధికి వెళ్లే ముందుగా ద్వారపాలకుని యొక్క అనుమతి తీసుకోవాలి అనేటువంటి విషయమంతా ఏం తెలియదు. అయినా కూడా వీళ్లు ఆ క్రమ ప్రకారమే వెళ్తున్నారు. పసురార్థానికి వస్తాం. నాయకనాయ్ నింద్ర నందగోపనుడయ్య కోయిల్ కాపానే, ఆ వాకలిను కాపాడే ఆ ద్వారపాలకునికి ఏదో ఒక పేరు ఉంటుంది. అతని యొక్క నిజ పేరు వీళ్ళకి తెలియదు. అందువల్ల మాకు నాయకుడుగా నిలిచి ఉన్న ఆ నందగోపుని యొక్క భవనాన్ని కాపాడుతూ ఉన్న ఓ ద్వారపాలక అని పిలుస్తున్నారు. అంటే భగవంతుడు సమస్త లోకానికి నాయకుడు, నమ్ముడై నాయకనే అని పెరియాళ్వార్ తమ ప్రబంధంలో చెప్తున్నారు. భగవంతుడే ప్రపంచం అన్నిటికీ నాయకుడు. అటువంటి ఆ నాయకుణ్ణి తమ కుమారుడుగా పొంది ఉన్నాడు నందగోపుడు. అందువల్ల వీళ్లకు ఆ నందగోపుడు కూడా నాయకుడు అయిపోయినాడట. ఇది ఎలా ఉంది అంటే జ్ఞానదశయిల్ రక్ష్య రక్షక భావం తన్ పక్కలిలే కిడక్కుం ప్రేమదశయిలే తట్టుమారి కిడక్కుం అని అన్నారు మన పూర్వాచారులు. అంటే భగవంతుడు మనకు యజమాని, అతని యొక్క దాసులం మనం అనేటువంటి భావం ఆ జ్ఞానం కలిగిన వాళ్లకు మనం రక్ష్య వర్గానికి సంబంధించిన వాళ్లం, రక్షకుడు ఆ భగవంతుడు, ఆ జ్ఞానం బాగా ఉండి ఉంటుంది. అదే మనకు ఆ భగవద్ విషయంలో ఒక రకమైనటువంటి అనురాగం కలిగితే, ఆ ప్రేమ అనేది ఏర్పడితే, ఆ ప్రేమ దశలో ఆ భగవంతుణ్ణి మనం రక్షించాలి అనే భావం మనకు ఏర్పడిపోతుందట. అందువల్ల ఆ భగవంతుణ్ణి రక్షించేవాడు ఆ నందగోపుడే కదా అనే భావంతో నాయఘనాయ్ నింద్ర నందగోపనుడయ్య, ఆ నాయకుడుగా నిలిచి ఉన్న ఆ నందగోపుని యొక్క ఆ ఇంటిని కాపాడుతూ ఉన్నటువంటి ఓ ద్వారపాలక అని ఇక్కడ అండాళ్ చెప్పడం జరుగుతుంది. ఇది ఎలా కుదురుతుంది? శ్రీకృష్ణుడు జన్మించిన తరువాత కృష్ణుని యొక్క ఇల్లు అని కదా ప్రసిద్ధి ఉంది ఊర్లో, నందగోపుని యొక్క ఇంటిని కాపాడే ఓ ద్వారపాలక అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని అడిగితే, మన పూర్వాచార్యులు అన్నారు, రావణ సంహారం అయిన తరువాత రామచంద్రమూర్తి పుష్పక విమానంలో సీతమ్మ, లక్ష్మణస్వామి, ఆ సుగ్రీవాది వానరం వీళ్ళందరితో పాటు అయోధ్యా నగరానికి వస్తూ ఉన్నారు. అప్పుడు సరయూ నదిని చూశారు. సరయూ తీరంలో అయోధ్యా నగరం ఉంది. వెంటనే సీతమ్మను చూసి, ఏషాసా దృశ్యతే సీతే రాజధాని పితుర్మమా, ఇదిగో చూడు సీత, నా తండ్రి యొక్క రాజధాని చూడు అని రాములు వారు చెప్పడం జరుగుతుంది. అంటే రాములు వారి యొక్క తండ్రి గారు పరమవధించి 14 ఏళ్ళు అయింది, అయినా కూడా ఇప్పుడు భరతుడే రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇదిగో చూడు భరతుని యొక్క రాజధాని చూడు, లేకపోతే మన యొక్క రాజధాని చూడు అని చెప్పడానికి బదులుగా రాములు వారు దశరథుని యొక్క రాజధాని అని చెప్పడం జరిగింది. ఆ మాదిరిగా ఇక్కడ నాయఘనాయ్ నింద్ర నందగోపనుడయ్య, ఆ నందగోపుని యొక్క భవనాన్ని కాపాడుతున్నటువంటి ఓ ద్వారపాలక అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎలా ఉంది అంటే, మన ఆళ్వార్లు ఆ శ్రీవైకుంఠాన్ని గురించి చెప్పినప్పుడు వానవర్ నాడు అని చెప్తారు. అంటే ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళు నిత్యసూర్యులు, వాళ్ల యొక్క నాడు అని చెప్తారు, వాళ్ల యొక్క దేశం అంటారు. అక్కడ పరమాసుదేవుడు ఉంటారు, భగవంతుని యొక్క నాడు మీద చెప్పాలి. ఆయన క్రింద ఉన్నటువంటి వాళ్ళు నిత్యసూర్యులు, వాళ్ల యొక్క పేరు చెప్పి చెప్పడం అది ఒక అలవాటు. అందువల్ల ఆ విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది మాత్రం కాదు, ఇక్కడ ఒక విలక్షణమైన శాస్త్రార్థం చెప్పబడుతుంది. ఏకాంతి వ్యపదేష్టవ్య నైవ గ్రామ కులాదిభి విష్ణునా వ్యపదేష్టవ్య తస్య సర్వం సయేవహి అని భగవత్ శాస్త్రం చెప్తుంది. అంటే ఆరుతేరిన పండితుడుగా ఆచార అనుష్ఠానంతో కూడినటువంటి పెద్దవాళ్లను గురించి చెప్పినప్పుడు వాళ్ల పేరును మనం చెప్పకూడదు, వాళ్ల ఊరును చెప్పకూడదని శాస్త్రం. అందువల్ల ఆ విధంగా పెద్ద భగవంతుని యొక్క ఆ పేరును మనం ఎందుకు ఉచ్చరించవద్దు మనం అనే భావంతో కూడా వీళ్ళు ఉండి ఉండొచ్చు. అందువల్ల ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారు. అది మాత్రం కాదు, మన సంప్రదాయంలో భగవంతుడు ప్రధాన శేషి అని పిలువబడుతున్నాడు. ఆ గురువుగా ఉన్నటువంటి వాళ్ళు ఆచార్యులు ద్వారశేషి అనే పేరుతో పిలువబడతారు. ఇక్కడ ద్వారశేషిగా ఉన్నటువంటి ఆ నందగోపుణ్ణి కీర్తించినా కూడా ఆ భగవంతుణ్ణి కీర్తించిన పుణ్యం మనకు వస్తుంది కనుక ఆ విధంగా ఇక్కడ అండాళ్ ఆ నందగోపుణ్ణి కీర్తించడం జరుగుతుంది. విషయానికి వస్తాం. నాయఘనాయ్ నింద్ర నందగోపనుడయ్య కోయిల్ కాపానే, అతని యొక్క భవనాన్ని కాపాడుతూ ఉన్నటువంటి ఓ ద్వారపాలక అని చెప్పిన వెంటనే ఆయన అనుమతి ఇచ్చాడు లోపల వెళ్ళడానికి. వెంటనే లోపలికి వెళ్లారు వీళ్ళు. వెంటనే ఆ తోరణ వాకల్ని కాపాడే ఒక ఆయన ఉన్నాడు, నిలిచి ఉన్నాడు, పోవద్దు అంటున్నాడు ఆయన. వెంటనే వీళ్ళు కొడితోన్రుం తోరణవాయిల్ కాపానే, ఆ జంట కనబడుతూ ఉన్నటువంటి ఆ తోరణ వాకల్ని కాపాడుతూ ఉన్నటువంటి ఓ ద్వారపాలక అని వీళ్ళు పిలిచారు. కొడితోన్రుం తోరణవాయిల్ కాపానే మణికదవం తాళ్తిరవాయి, మణులతో చెక్కబడినటువంటి ఆ తలుపు తెలవమా అని వాళ్ళు ప్రార్థించిన వెంటనే ఆయర్ సిరిమియరోం, మేమంతా చిన్నవాళ్లం అని అన్నారు. ఆయన ఒప్పుకోలేదు. ఆయర్ సిరి అరై పరై మాయన్ మణివన్నన్ నిన్నలే వాయి నేర్దాన్, ఆ నీలరత్నం లాంటి రంగుతో కూడిన శ్రీకృష్ణుడు నిన్ననే ఆనతి ఇచ్చాడు, నా ఇంటికి రండి అని పిలిచాడు, అందుకే వచ్చామని అన్నారు వీళ్ళు. తూయో మాయి వందోం, మేము పరిశుద్ధంతో వచ్చాం. మేము తూయిలడప్పాడువాన్, ఆ భగవంతునికి సుప్రభాతం పాడుటకు మేము వచ్చాం. వాయాల్మున్నమున్నం మాట్లాదే, నీ నోటితో మారి మారి నువ్వు మాట మాట్లాడవద్దు, మమ్మల్ని నువ్వు లోపలికి పంపించు అని వీళ్లు ప్రార్థించారు. నీనే జనలెక్కదవం నీకేలో రెంబావాయి, అందువల్ల ఆ సౌహార్దంతో కూడినటువంటి ఈ తలుపును నువ్వు తెలవాలి అని వీళ్లు ఆ తోరణ వాకల్ని కాపాడే ఆ వ్యక్తిని వీళ్లు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ సౌహార్దంతో కూడిన తలుపును ఎందుకు చెప్పాలంటే, ఆ భగవంతుడు ఉండే ప్రధాన గర్భగృహంలో ఉండే తలుపులో కూడా దేవతలను ప్రతిష్ఠ చేసి ఉంటారు. ఆగమశాస్త్రంలో చండ ప్రచండులు, భద్ర సుభద్రకుడు, జయ విజయుడు, దాత విదాత, కుముదుడు కుముదాక్షుడు, పుండరీకుడు వామనుడు, శంకుకర్ణుడు సర్పనేత్రుడు, సుముఖుడు అని 15 దేవతలను ఆ తలుపులో వాళ్లు ప్రతిష్ఠ చేసి ఉంటారు ఆగమశాస్త్ర ప్రకారం. అందువల్ల వాళ్లంతా సౌహార్దంతో కూడి ఉంటారు. అందువల్ల సౌహార్దంతో కూడిన తలుపు తెలవమా అని ఆండాళ్ ఈ పాసురంలో ప్రార్థిస్తూ ఉన్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. Thank you.